శ్రీ లలితా త్రిశతీ స్తోత్ర ప్రారంభ. సకుంకుమవిలేపన మళికచుంబి కస్తూరికా సమందహసీ తేక్షణం ససర చపాపాశంకుశం అశేషజనమోహిని మరణమాల్య భూపాంబరాయ జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబిక. అగస్త్య ఉవాచ: హయగ్రీవ దయాసింధో భగవన్ భక్తవత్సల త్వత్తశ్రుతమశేషేణ శ్రోతవ్యం యద్యదస్తి తత్ ఒకటి. రహస్యం నామ సహస్రమపి తత్సంశ్రుతం మయా ఇతః పరం చ మే నాస్తి శ్రోతన్యమితి నిశ్చయః. రెండు. తథాపి మమ చిత్తస్య పర్యాప్తిర్నైవ జాయతే కార్త్స్న్యర్థ ప్రాప్య ఇత్యేవ శోచయిష్యామ్యహం. ప్రభో. మూడు. కిమిదం కారణం బ్రూహి జ్ఞాతవ్యాంసౌ జ్ఞాతవ్యాంసోపి వా పునః అస్తి చే న్వమతం బ్రూహి బ్రూహైత్యుక్త్వా ప్రణమ్యతం. నాలుగు. సూత ఉవాచ: సమాలలంబే తత్పాదైగళం కలసోద్భవః హయాననో భీతభీతః కిమిదం కిమిదం త్వితి ముంచ ముంచేతి తం చోక్త్వా చింతాక్రాంతో బభూవ సః ఇచిరం విచార్య నిశ్చిన్వ వక్తవ్యం నమయేత్యసౌ. లలితా త్రిశతీ స్తోత్రం. రెండు. తూప్లీం స్థితః స్మరన్నాద్నం లలితాంబాకృతాం పురా తం ప్రణమేన స మునిస్తత్పదావత్యజన్ స్థితః వర్షత్రయావధి తదా గురుశిష్యా తథా స్థితౌ వృత్తిచ్ఛృణ్వంతశ్చ పశ్యంతః సర్వలోకా సువిస్మితాః. ఎనిమిది. తత్ర శ్రీలలితా దేని కామేశ్వర సమన్వితా ప్రాదుర్భూతా రహస్యేవం హయగ్రీవమవోచత శ్రీదేవ్యువాచ. రెండు. అస్వాననా వ్యోహ ప్రీతి శాస్త్ర విశ్వాసినే త్వయా రాజ్యం దేయం శిరో దేయం నచేయా షోడశాక్షరి స్వమాతృజార సిగ్గోప్యా విద్యేత్యాగమా జగుహ తత్కోతి గోపనీయ మే సర్వపూర్తికరీ స్తుత్యః. మయా కామేశ్వరేణాపి కృతా సా గోపితా భృశం మదాజ్ఞయా నచో దేవ్యసకు నామసహస్రకం. ఒకటి. రెండు. ఆవాభ్యాం కథితం ముఖ్యం సర్వపూర్తికరం స్తవం సర్వక్రియాణాం వైకల్యపూర్తిర్యజ్ఞపతో భవేత్ సర్వపూర్తికరం తస్మాదిదం నామకృతం మయా. సున్నా. సున్నా. తదుహి త్వమగస్త్యాయ పాత్రభూతో న సంశేహ. ఒకటి. నిమిది. పత్న్యస్య లోపాముద్రాఖ్యా మాముపాస్తేయుతి భక్తితః మా అయం చ నితరాం భక్త సస్మాదస్య వదస్వ తత్ అముంచమానస్వత్పాదౌ వర్షత్రయ మసౌ స్థితః ఏతత్ జ్ఞాతుమతో భక్త్యా హీదమేన నిదర్శనం. గి. ఒకటేడు. పది. శ్రీలలితా త్రిశతీ స్తోత్రం. చిత్తపర్యాప్తి రేతస్య నాణ్యథా సంభవిష్యతి సర్వపూర్తికరం తస్మాదన్నులతో మయా వద. సూత ఉవాచ: ఒకటి. కిప్త్వాంతద్దధా నంబా కామేశ్వర సమన్వితా అథోత్థాప్య హయగ్రీవః పాణిభ్యాం కుంభ సంభవం సంస్థాప్య నికటే వాచమువాచ భృస విస్మితః హయగ్రీవ వాచ అం కుతార్ధోసి కుతార్ధోసి కుతార్ధసి ఘటోద్ధనటు. ఒకటి. తొమ్మిది. త్వత్సమో లలితా భక్తో నాస్తి నాస్తి జగత్ప్రయే ఏనాగస్త్య స్వయం దేవి తన వక్తవ్యమన్వసాక్తు సచ్చిష్యేణ త్వయా చాహం దృష్టవా సస్మి తాం శివాం యతతే యద్దర్శనాయ బ్రహ్మ విష్ణువాసపూర్వక అతః పరం తే వక్ష్యామి. సర్వపూర్తికరం స్తవం యస్య స్మరణమాత్రేణ పర్యాప్తి స్తే భవేద్ధృది రహస్యనాం సహస్రాదతిగుహితమం. మునే. ఒకటి. ఆవశ్యకం తతో హేతల్లలితాం సముపాసితుం తదహం తే ప్రపక్ష్యామి లలితాంబాను. శాసనాత్ శ్రీమత్ పంచదశాక్షర్యా కాదివర్ణాన్ క్రమాన్ మునే పృథగ్వింశతి నామాని కథితాని ఘటోద్ధన ఆహత్య నామ్నాం త్రిశతీ సర్వసంపూర్తికారిణి తొంభే మూడు అరయేస్ బా. లలితా త్రిశతీ స్తోత్రం. రహస్యతిరహ శేషా గోపనీయ ప్రయత్నతః తాం శృణుష్వ మహాభాగ సానధానేన చేతసా కేవలం నామబుద్ధిస్తేన కార్యాతేషు కుంభజ మంత్రాత్మకత్వమేతేషాం నామ్నాం నామాత్మ తాజ. నాలుగు. నిక్షీ తస్మాదేకాగ్రమనసా శ్రోతవ్యం భవతామునే. సూత ఉవాచ: ఇకిప్త్వా తు హయగ్రీవః ప్రోచే నామసతత్రయం అలా అస్య శ్రీ లలితాత్రిసతి స్తోత్ర మహామంత్రస్య భగవాన్ హయగ్రీవ ఋషః అనుష్టుప్ ఛందః శ్రీ లలితామహేశ్వరీ దేవతా ఆయం బీజం సౌః శక్త్యః క్లీం కీలకం మమ చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యాభే జపే వినియోగః ధ్యానం ఐమిత్యాదిభీ రంగన్యాస్కరణ్యాసా కార్యాః పదకొండు అతిమధుర చపహస్త మపరిమితామోద బాణ సౌభాగ్యాం ఒకటి అరుణ మతిసే కరుణామభినవకుస సుందరీం వందే హయగ్రీవ ఉవాచ కకార రూపా కళ్యాణ్ కళ్యాణ గుణశాలిని కళ్యాణ శేల నిలయ కమనియో కళావతి కమలాక్షి కల్మషగ్ని కరుణామూర్త సాగర కదంబకాననవాస కదంబకుసుమ ప్రియ కందర్ప విద్యా కందర్పజన కాపాంగనీక్షణ కర్పూర విటి సౌర్భికల్లోలిత కకు టూ సి మూడు శ్రీ లలితా త్రిశతీ స్తోత్రం కలిదోషహరా కంజలోచన కమ విగ్రహ కర్మాదిసాక్షిణి కారేత్రి కర్మఫలప్రదా ఏకార్గూపా చైకాక్షస్యేకానేకాక్షరాకృతి ఏతత్త దిత్య నిరస్యా చైకానందచిదాకృతి ఏవమీ త్యాగమాబోధ్యా చైకభక్తి మదచ్చితా ఏకాగ్రచి తనిర్ధ్యాత చేషణరహిత ధృత ఏలా సుగంధి చికురా చైనకూట వినాశిని ఏకభోగా చైకరసా చైకైశ్వర్యప్రదాయిని ఏకాతపత్ర సామ్రాజ్యప్రదా చైకాంతపూజిత ఏధమాన ప్రభా చై జదనే జగదీశ్వరి.